వాతావరణం పుస్తకం 6వ భాగం. అలా కార్బన్ డైఆక్సైడ్ నిండిన పాత్రలో ఇప్పుడు బ్లాక్ సున్నాని ప్రవేశపెట్టి కార్బన్ డైఆక్సైడ్ని తొలగించాడు. పాత్రలో ఇంకా ఏదో వాయువు ఉంది. అది కార్బన్ డైఆక్సైడ్ మాత్రం కాదు. అయినా కూడా కొవ్వొత్తుని మళ్ళీ ఆ గాలిలో మండించడానికి ప్రయత్నిస్తే మండలేదు. ఇది చూసి బ్లాక్ ఆశ్చర్యపోయాడు. ఏం జరుగుతోందో అర్థం కాక సమస్యని తన శిష్యుడు డేనియల్ రూదర్ఫర్డ్ అనే స్కాటిష్ రసాయన శాస్త్రవేత్తకి అప్పచెప్పాడు. బ్లాక్ చేసిన ప్రయోగాలని 1772లో రూదర్ఫర్డ్ మళ్ళీ శ్రద్ధగా చేసి చూశాడు. కార్బన్ డైఆక్సైడ్ని తొలగించిన పాత్రలో మిగిలింది మామూలు గాలి మాత్రం కాదు, ఎందుకంటే అందులో కొవ్వొత్తి మండటం లేదు. ఆ రోజుల్లోనే జ్వలనం ఎలా జరుగుతుంది అన్న విషయం మీద శాస్త్రవేత్తలు ఏవేవో సిద్ధాంతాలు రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. జ్వలనానికి ఫ్లాగిస్టాన్ అనే ఓ ప్రత్యేకమైన పదార్థం అవసరమని వాళ్ళ ఊహ. ఈ ఫ్లాగిస్టాన్ అన్న పదం మండించడం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. ఏదైనా వస్తువు మండుతున్నప్పుడు ఆ మండుతున్న వస్తువు నుండి ఫ్లాగిస్టాన్ పుట్టి గాలిలో కలుస్తుంది. ఫ్లాగిస్టాన్తో నిండిపోయిన గాలి ఇక అదనంగా ఫ్లాగిస్టాన్ని స్వీకరించదు. అలాంటి గాలికి రూదర్ఫర్డ్ ఫ్లాగిస్టికేటెడ్ ఎయిర్ అన్న భార నామధేయాన్ని ఇచ్చాడు. కొంతకాలం తరువాత రూదర్ఫర్డ్ కనుక్కున్న వాయువు నత్రజని అనగా నైట్రోజన్ అని తెలిసింది. నైటర్ని ఉత్పన్నం చేసేది అన్న అర్థం గల గ్రీకు పదం నుండి అది పుట్టింది. ఎందుకంటే నైటర్ అన్న ఖనిజం నుండి ఈ వాయువుని వెలికి తీయవచ్చు. 1774లో జోసెఫ్ ప్రీస్ట్లీ అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త మరో వాయువుని కనుక్కున్నాడు. ఈ వాయువుని పరీక్షించాలన్న ఉద్దేశంతో జోసెఫ్ ప్రీస్ట్లీ ఆ వాయువుని ఒక గాజునాళం ద్వారా పాదరసం ఉన్న పాత్రలోనికి పోనిచ్చి ఆ పాదరసం మీద బోర్లించిన పాత్రలో సేకరింపబడేటట్లు ఏర్పాటు చేశాడు. బోర్లించిన పాత్రలో సేకరింపబడుతున్న గాలి ఆ పాత్రలో ముందు ఉన్న పాదరసాన్ని క్రమంగా ప్రతిక్షేపిస్తూ వచ్చింది. అప్పుడు అతడు బోర్లించిన పాత్రకి మూత పెట్టి ఆ పాత్రని పాదరసం ఉన్న పాత్రలోంచి బయటికి తీసి దాని ముఖం పైకి వచ్చేట్లు తిప్పాడు. ఇలా చేయడం వల్ల ఆ వాయువు ఎక్కడా గాల్లో కలవలేదు. కాబట్టి దాని లక్షణాలని విపులంగా పరిశీలించడానికి వీలయ్యింది. కొన్ని వాయువులు నీటిలో కలుస్తాయి కాబట్టి ఈ ప్రయోగంలో ఎక్కడా నీరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ప్రయోగాలతో ప్రీస్ట్లీ ఆసక్తి పాదరసం మీదకి మళ్ళింది. పాదరసాన్ని బాగా వేడి చేస్తే దాని ఉపరితలం మీద తుప్పు పట్టినట్టు ఎర్రని పొడి ఏర్పడటం గమనించాడు. ఆ పొడిని సేకరించి వేడి చేస్తే అది మళ్ళీ మెరిసే చిన్న చిన్న పాదరసపు బిందువులుగా మారటం గమనించాడు. అలా వేడి చేసినప్పుడు అందులోంచి ఏదో వాయువు వెలువడటం కూడా గమనించాడు. ఈ కొత్త వాయువును ఓ పాత్రలోకి సేకరించి దాని లక్షణాలని పరీక్షించసాగాడు ప్రీస్ట్లీ. మామూలు గాలి కన్నా ఈ కొత్త వాయువులో అయితే వస్తువులు మరింత సులభంగా మండుతున్నాయని గమనించాడు. ఈ చిన్న కర్రపుల్లకి ఒక కొసలో నిప్పు అంటించాడు. కాసేపు అయ్యాక మంట ఆర్పేశాడు. కర్రపుల్ల కొసలో ఇప్పుడు మంట లేకుండా కేవలం నిప్పు కణిక రగులుతోంది. ఆ నిప్పు కణికని ఈ కొత్త వాయువులోకి ప్రవేశపెడితే కణిక భగ్గును మండింది. గాలిలో ఫ్లాగిస్టాన్ పాలు చాలా తక్కువ కాబోలు, అందుకే కట్టె అందులో మండుతోంది అనుకున్నాడు ప్రీస్ట్లీ. గాల్లోంచి ఆ కాస్త ఫ్లాగిస్టాన్ కూడా తొలగించగా వచ్చిన వాయువే ఈ కొత్త వాయువు అనుకున్నాడు ప్రీస్ట్లీ. ఆ వాయువుకి డీ ఫ్లాగిస్టికేటెడ్ ఎయిర్ అనగా ఫ్లాగిస్టాన్ రహిత గాలి అని పేరు పెట్టాడు.